అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మి నవ్వంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి, సత్యమిది సత్యమటంచును నామనంగులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రియ తిరువడి గొలుతు. పరమ భాగవతుల పాదధూళికి శిరస్సు వంచి నమస్కరించి శ్రీ పోతన మహాభాగవతంలో సప్తమ స్కంధంలోని కథాంశాన్ని తెలియచేస్తాను. హిరణ్యకశిపుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే ఆయనకు నమస్కరించాడు. హిరణ్యకశిపుడు నమస్కరించి స్తోత్రం కూడా చేస్తూ ఉన్నాడు. మరి తాను ఇష్టపడినటువంటి దైవాన్ని మరి స్తోత్రం చేయటము అనేది సామాన్యంగా అందరూ చేసే పనే కదా. ఇట్లు దైత్యేశ్వరుండు దివిన్న హంసవాహనునకు ధరణీతలంబున దండ ప్రణామం ఆచరించి. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నారో పోతన గారు. ఆయనేమో దివి ఆకాశంలో ఉన్నాడు హంస మీద, ఈయనెక్కడ ధరణీతలంలో దండ ప్రణామం అంటే కర్రలాగా నేల మీద పడి నమస్కరించి లేచి సంతోష భాష్ప సలలి సలిల సంవర్ధిత పులకాంకురుండై అంజలి చేసి చాలా సంతోషం కలిగిందే ఆయన యొక్క దర్శనము చేత శరీరమంతా పులకాంకురమయ్యింది. నమస్కరించి అంటూ ఉన్నాడు, కంజ గర్భుని మీద దృష్టియుడి గద్గద స్వరమును నిట్లని స్తుతించే. కల్పాంతమునన్నంధకాడ సంవృతమైన జగమునెవ్వడు తన సంప్రకాశమున వెలిగింపుచు, మూడు భంగుల రజసత్వతమోగుణ సహితుడగుచు, కల్పించు రక్షించు కడపట ప్రహరించు నెవ్వడార్జుండు సర్వహేతువగుచు, శోభితుండై స్వయం జ్యోతి అయి ఒక్కట విలసిల్లు నెవ్వడు విభుత మెరసి, సమయమైన మానస ప్రాణ బుద్ధింద్రియములతోడనెవ్వడ లఘుమహిమ నడరును, అట్టి సచ్చిదానందమయునకు మహిత భక్తినే నమస్కరింతో. అసుర భక్తి చూడండి, భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణ స్వామి. అసురులు అంటే ప్రకృతి మోహిని అసుర అంటూ ఇలా ఉంటారు, నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమః మాయయ అపహృత జ్ఞానాః ఆసురం భావం ఆశ్రితాః అని. అసురభావము అంటే ఏమిటంటే ఇది ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ కల్పాంతంలో ఈ జగత్తునంతా కూడా లయం చేసి తన ప్రకాశం చేత వెలుగుతూ సత్వరజస్సత్వ తమో గుణాలు మరి క్రమము కూడా మారాలి కదా. రజస్సు ప్రధానంగా కలిగిన వాడు బ్రహ్మ గనుక రజస్సత్వతమో గుణాలతో ఆ తర్వాత నీవు సృష్టి చేస్తూ ఉంటావు, లయం చేస్తూ ఉంటావు, మొత్తానికి ఆర్జుడువు నీవే. అటువంటి నీకు నమస్కారము అంటూ ఉన్నాడు. సృష్టిస్థితి లయములకు కర్తవు నీవే. దేవా నీవు ముఖ్య ప్రాణం బగుట చేసి ప్రజాపతివి, నీవే ముఖ్య ప్రాణము. మామూలుగా వాయువు ఉంటుంది, 10 రకాలుగా ఏదో ప్రాణం పోయింది అంటూ ఉంటారు. ఆ ప్రాణం పోయింది అన్నప్పుడు ఈ గాలిని అర్థం కాదు. అప్పుడు జీవుడనే మహాప్రాణము అని అంటే జీవుడు, అది కూడా నీవే. అందుకనే నిన్ను ప్రజాపతి అని కూడా అంటారు. అంటే ప్రజా అంటే పుట్టేది, పుట్టేదానికి నీవు అధిపతివి. ఆ వాయువుని ఎలా మహాప్రాణాన్ని ఎలా సంధించాలో నీకే తెలుసయ్యా. మనోబుద్ధి చిత్త ఇంద్రియంబులకు అధీశ్వరుండవు నీవు, నీవే మనస్సుకి బుద్ధికి చిత్తానికి ఇంద్రియాలకు అధిపతి నీవే. మహాభూత గణంబులకు ఆధారభూతుండవు ఈ శరీరధారులందరికీ కూడా నీవే ఆధారం. త్రయీ తనవునం గ్రతువులు విస్తరింతువు వేదమయుడవు నీవు, 4 వేదాలు చెప్పింది నీవే లోకానికి. అదే శరీరముగా కలవాడివి నీవు. యజ్ఞములన్నీ కూడా నీ ద్వారానే చక్కగా విస్తరిస్తూ ఉంటాయ్యా. సకల విద్యా కళలు నీ తనువు, విద్యలు కళలు 64 చతుష్షష్టి అంటారు, అవన్నీ కూడా నీ శరీరమే. సర్వార్థ సాధకులకు సాధనీయుండవు. ఏది కోరితే అది వారికి ఇస్తావు సుమా. ఆత్మనిష్ట అగరిష్ఠులకు జయంబ గుణాత్మవు. లేదు, కేవలం ఆత్మే నాకు జయము, నేను దాన్నే ధ్యానిస్తానంటే నీవే ఆత్మవి. కాలమయుండవై జనులకు ఆయుర్నాశంబు చేయుదువు. కాలము నీవేనయ్యా, అసలు జనాలని పుట్టిస్తూ ఉంటావు, నశింపజేస్తూ ఉంటావు. జ్ఞాన విజ్ఞానమూర్తివి, ఆద్యంతరహితుండవు, అంతరాత్మవు. త్రిమూర్తులకు మొదలైన పరమాత్మవు. అసలు నీవే కదా మొత్తమంతా, అంతరాత్మ నీవే. మూడు మూర్తులైనటువంటి ముగ్గురికి మొదలు నీవు. జీవలోకమ్మునకు జీవాత్మవు నీవు సర్వంబును. నీవు కానిది లేశంబును లేదు. వ్యక్తుండవుగాక పరమాత్మవై పురాణ పురుషుండవై అనంతుండవైన నీవు ప్రాణ ఇంద్రియ మనో బుద్ధి గుణంబులను అంగీకరించి పరమేష్టి పద విశేషంబున నిలిచి స్థూల శరీరంబునం చేసి ఇంతయుం ప్రపంచింతువు. ఇదంతా నీవే చేస్తూ ఉన్నావు. మరి ఇప్పుడు ఏమైందండి ఇది? మరి నిజమా అంటే నమ్మాళ్ళ వారు చెప్పినట్టుగా అంతర్యామిగా ప్రజ్ఞమునుడు ఉంటాడు అప్పుడు నిజమవుతుంది, అలా భావించకుండా చేశారా? ఇదంతా అసుర అయిపోయింది. మరి తను అలా భావించలేదు కదా, అసురభక్తి అయిపోయింది. అంటే నారాయణుడు తప్ప ఇతరులు ఇలాంటి వారు అని ఎవరిని గురించి ఎవరు చెప్పినా సరే వారందరూ అసురులే, వారి భక్తి అసురభక్తే అని అంటూ ఉన్నాను. దేవతలకు నమస్కరించండి, గొప్పవారు. అంతేకాని నీవే పరమాత్మ వింటే ఎలా? అది పనికిరాదు అని దీని ద్వారా. లేకపోతే ఇంతెందుకండి? వ్యాస మహర్షి ఇంత చేశాడు, అక్కడ పోతన గారు ఇంత అనువాదం చేసి చెప్పారు. భగవంతుండవైన నీకు మృక్యదా. భగవంతుడు నువ్వు, నీకు నమస్కరిస్తూ ఉన్నా. మరి భగవంతుడు అంటే ఎవరండి? జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు కలవాడు, లేదా ఐశ్వర్య సమగ్రస్య వీర్యస్య యశస్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ అని అద్వైతులు చెప్పుకునేది అది ఆరు, విశిష్టాద్వైతులు చెప్పుకునేది ఈ ఆరు గుణాలని అవి కలవాడు భగవంతుడని. ఏ విధంగా చెప్పినా ఇక్కడ పూజ్య పదార్థోక్తి అంటున్నారంటే ఇది యోగమే కాని రూఢి కాదు. అంటే లవలేశం నీకు ఇన్ని ఉన్నాయి అని దాని భావము అన్నమాట. అయితే తన భావంలో అలా కాదు, హిరణ్యకశిపుడు భావంలో పూర్ణ పురుషుడు అనే భావంతోనే నమస్కారము అని అంటున్నాడు. కోరిన వారల కోర్కులు నేరుపుతో నిత్యమను పని క్రియ నన్యుల్ నేరరు కరుణాకర నీ కోరెదని విచ్చదేని కోరికలు అభవా. ఓ కరుణాకర దయాసముద్రుడా, నీవు తప్ప ఎవరయ్యా? అసలు కోరికలు తీర్చేవారు ఎవరు, ఇచ్చేవారు ఎవరు? మరి చూసారా, రాక్షసులకు అందరికీ ఈయన ఇస్తుంటాడు, పరమశివుడు ఇస్తుంటాడు. మరి విష్ణుమూర్తి ప్రహ్లాదుడికి ఇచ్చాడు, నిజానికి ఆయన రాక్షసుడు కాదు కదా. పుట్టుక అయినా సరే ఆ జాతి అని ఏదో వాడుక చేస్తుంటారు, సరే దాన్నేమీ అంత చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన విష్ణు భక్తులలో మొట్టమొదట చెప్పబడేవాడు. ఈనాటికి మనం స్తోత్రం చేస్తూ ఉంటే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖశౌనక భీష్మదాల్భ్యాన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి అంటారు. ప్రహ్లాదుడినే మొదలు తెలుస్తారు, పరమభాగవతుడు ప్రహ్లాదుడు. కనుక నీవేనయ్యా మాకు కోరికలు ఇచ్చేది అంటున్నాడు. అసురులకి మరి ఈయనే ఇయ్యాలి, కనుక నేను కోరతా అంటే కోరుకో నాయనా అన్నాడు. ఆయన కోరుతూ ఉన్నాడండి. గాలిన్ కుంభిని అగ్ని అంబుగుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమః ప్రభల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిచ్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే. ఓ లోకాధీశ, ఇవే అధిపతివి లోకాలన్నింటికీ కూడా. నాకు మృత్యువు లేని జీవనము అంటే మృత్యువు లేనటువంటిది నాకు. ఎలా మృత్యువు అంటే గాలితోనే చావకూడదు, భూమి మీద చావకూడదు, అలాగే అగ్నితో చావు, నీరు, ఆకాశము, దిక్కులు, రాత్రులు, పగళ్ళు, వెలుగు, చీకటి, అలాగే గ్రాహ రక్షో మృగ వ్యాళ ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తి. ఆ జలములో ఉండేటటువంటి జంతువులు, రాక్షసులు, మృగములు, వ్యాళములు అంటే పులులు పాములు మొదలైనటువంటి ఆదిత్యులు అంటే ఆకాశమునందు ప్రకాశించే సూర్యుడు, ఒక వరుస లేకుండా ఏమీ లేకుండా అడుగుతూ ఉన్నాడు అని అంటారు. అంటే ఏముంది, ఒక క్రమం ఏమున్నది ఇక్కడ? మళ్ళీ మధ్యలో ఆదిత్యుడు, నరులు, ఆదిత్య నరులు అంటే వీళ్ళందరూ దేవతలేరంటే నరులే, మొత్తం అందరూ కూడా మానవులే. ఇట్లాంటి వారితో ఈ జంతువులతో, అంటే ఈ మొత్తం జంతువులే అంటే పుట్టుక కలిగినవి అన్నీ జంతువులని అర్థం. మనమేదో కొన్ని నాలుగు కాళ్ళు ఉన్న వాటిని జంతువులు అంటుంటాం, జనీ ప్రాదుర్భావే, పుట్టుక కలిగిన అన్ని జంతువులే. వీటితో వచ్చేటటువంటి యుద్ధంలో చావు ఉండకూడదు నాకు, సమస్త అస్త్ర శస్త్రాలి మొత్తము అస్త్రములు శస్త్రములు రెండు రకాలండి. అస్త్రం అంటే మంత్రము, అక్కడ వస్తూ ఉండదు, మీరు చూస్తూ ఉంటే టీవీల్లోనూ వాటిలోనూ కనపడుతూ ఉంటాయి. ఊరికే అలా బాణాన్ని ఇలా చేతితో లాగుతూ ఉంటారు వాళ్ళు, మంత్రాన్ని చదువుతూ లాగితే అప్పుడు అస్త్రము, అది అస్త్రము కనుక శస్త్రము కూడా అప్పుడు వచ్చేస్తుంది దాంతోపాటు. సరే, సినిమాల్లో అంటే ఏదో వీళ్ళు చూపిస్తారు ట్రిక్స్ కెమెరా, కానీ అది పూర్వము మంత్రంతోనే వచ్చేసాయి. అదే రామచంద్రస్వామి ఒక అది ఒక రెల్లు దర్భ అంటారు కదా, దర్భ పరక తీసి బ్రహ్మాస్త్రంగా మంత్రించి వదిలాడు కాకాసురుడి మీద. అలా అస్త్రములు అంటే మంత్రములతో వచ్చాయి. శస్త్రములు అని అంటే ఆయుధములు, బాణములు, కత్తులు, గొడ్డళ్ళు మొదలైనవన్నీ. ఈ ఏటితోనూ కూడా నాకు చావు లేకుండా నువ్వు వరమిప్పించవయ్యా అన్నాడు. సరే, మనము ఇంతే అనుకుంటాం కోరింది, కానీ అక్కడ కోరికలని బహువచనము చెప్పాడు, ఇంకా కోరుతూ ఉన్నాడేంటో చూద్దాం అని. మరియు రణంబులందు తనకు ఎదురులేని శౌర్యంబును, అక్కడేమో చావు లే అవసరం లేదని కోరాడు యుద్ధంలో, కానీ ఇప్పుడేమంటున్నాడు తనకు ఎదురు లేకుండా ఉండాలంట, బలం ఉండాలి, ఆడు పారిపోవాలి. లోకపాలకులను అతిక్రమించు మహిమయు, లోకపాలకులు గొప్పవాళ్ళని చెబుతున్నారు కదా, ఏదో ప్లాట్ పాలకులు కొందరు ఈ ప్లాట్లేసి ఆ ప్లాట్లేసి అక్కడ ఇక్కడ ఆ భూముల కోసం తగాదాలు తన్నులు, అసలు లోకాలే లోకాలు మొత్తం పాలించే వారి యొక్క మహిమ మాకు కావాలి. భువనత్రయజయంబును, అలాగే మూడు లోకాలని కూడా జయించాలి నేను. ఇంతకుముందు చావొద్దని కోరాడే, కానీ ఇప్పుడు కొత్త ఇవన్నీ చూడండి, జయము కావాలి అని ఇక్కడ నాలుగు అడిగాడు. అయితే ఐదోది కూడా ఉన్నది సంస్కృతంలో, అది తపోయోగ ప్రభావాణం ఎన్నరిష్యతి కరిహిచితు. ఇంకొకటిది తపస్సు చేత యోగముల చేత ప్రభావాన్ని సంపాదించినటువంటి వాళ్ళు ఏంటంటే అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఇవన్నీ కూడా నాకు అష్ట ఐశ్వర్యములు కూడా నాకు కావాలి అని అడిగాడు. అయితే ఒక్కడికి విచిత్రము, మరి ఏంటి పోతనగారు రాయలేదా అని అనుకునేరు, ఆయన రాస్తారండి. కానీ మన మహాత్ములు చాలామంది మహామహా పండితులు కదా, మేధావులు, తాటి ఆకులలో పుస్తకాలు ఎత్తి రాసేటప్పుడు కొన్ని మర్చిపోతారు. ఇవి మేము గమనించాము, పెదముత్తి క్షేత్రంలో వేశామని చెప్పాను కదా, నాలుగు స్కంధాలు అచ్చు తప్పులు లేకుండా ఆయన మూలానుసారిగా వస్తుంటాడు, ఇంకా మూలాన్ని అధిగమించి మరీ వెళ్తాడు భక్తుల చరిత్రలు వచ్చినప్పుడు. కనుక ఇది కొందరు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నాం, ముద్రా రాక్షసాలు అంటున్నాం, మరి అప్పుడు ఏమనాలో పేర్లు నాకైతే తెలియదు, ఎత్తి రాసేవాళ్ళు అన్నమాట, అందరూ రాయగలిగే వాళ్ళు కాదు, లేఖకులు అంటారు వాళ్ళని అప్పుడు రాస్తూ ఉండేవాళ్ళు. రాజులేమో సంస్థానం యొక్క గొప్పతనం కోసం మా దగ్గర ఈ గ్రంథం ఉన్నది అనిపించుకోవటానికి రాయించి ఉంచుకునేవాళ్ళు మరొకరి దగ్గర నుంచి. ఇలా అప్పుడు విస్తారంగా ఈనాటికంటే ఆనాడే ఎక్కువ పుస్తకాలు దొరుకుతూ ఉండేవి చదువుకునేవారికి. చదువుకోని వారికి ఎందుకు, ఏం చేసుకుంటారు, తాటాకులు పొయ్యిలో పెట్టి మంటేసుకోవటం తప్ప. చదువు లేకపోతే ఈనాటికైనా అంతే, కానీ చదువులు లేకుండా పోటీ ఆరు హక్కులు అంటూ మొదలు పెడతారు. ఎందుకు వచ్చిన పోవాలో, అన్నీ చదివి ఉంటే అర్థం ఏంటో తెలిసేది అసలు ఎంత హాయో, మరి అది లేకపోయేటప్పటికి అది తెలియక పాపము ఇన్ని రకాల బాధలు పడుతున్నారు. కనుక హిరణ్యకశిపుడు కోరిన అతని తపంబునకు సంతోషించి దుర్లభంబులైన వరంబులన్నీ నిచ్చి కరుణించి విరించి, ఇట్లనియే చూడండి, కరుణించి విరించి సున్నాతో చీచి, అది ఒట్టి చీ కాదండి, అలంకారము. ఇట్లాంటి రచనని మనం ఎప్పుడు అడుగడుగునే చెప్పుకోవాలి. మరి అంత గొప్ప రచన మనకు అందించాడు పోత అన్న, మనకి అన్న ఆయన పోత పోసిన బంగారం, తెలుగుని పోత పోస్తే పోతన్న అని అంటున్నాడట బ్రహ్మ. అన్నా కశ్యప పుత్ర దుర్లభములి అర్ధంబులెవ్వాదికిన్ మున్నెవ్వారలు కోరవి వరములను మోదించి తిన్నీయడన్ నన్ను కోరిన వెళ్ళనిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైకశీలుండవై. ఏమంటూ ఉన్నాడు ఆయన, అన్న కశ్యపపుత్ర అన్న అంటే ఏంటి, తనకంటే ముందు పుట్టినాడని అర్థమా? కాదు, మన తెలుగువారి వాడుక వినండి. ఇప్పుడు కూడా అన్న అన్న అంటూనే ఉంటారు అందరూ, అన్న అన్న అంటూ ఉంటారు. ఎక్కడిది తెలుగు వాడుక? పోతన గారి దగ్గర నుంచే వచ్చింది అన్న అనే ప్రయోగము. ఆ పై ప్రబంధాల్లో ఎక్కడ కనపడదు చూడండి. ఎక్కడన్నా ఉంటే తనకంటే ముందు పుట్టిన అగ్రజుడిని అన్న అంటారు, తర్వాత పుట్టిన వాడిని తమ్ముడు అంటారు. అలా కాదు, మనము అన్న అనేది ఒక సంబోధన, చాలా ప్రేమతో చేసేది అన్నమాట. ఈనాడు చేసుకుంటూ ఉన్నాము అని అంటే ఆనాడు పోతన గారు దీనికి ఆద్యుడు అనేది పాపము తెలియదు, అవసరం లేదు. కానీ తెలిసి వాడుకుంటే ఇంకా సంతోషం కదా. మూలకర్తకి మనము ఇప్పుడు ఈనాటికి కూడా ఆకాశం నీళ్ళెత్తి గాయత్రి మంత్రాన్ని చదువుతూ సూర్యుడికి సంధ్యావందనం అని చేస్తారు. ఏమిటది? కృతజ్ఞత తెలుపుకోవటమే. అలాంటిది ఇంత గొప్ప గ్రంథాన్ని అందించాడు పోతన్న గారు. ఎన్ని మన తెలుగు పదాలు అన్నీ ఆయన ఇచ్చినటువంటి ఆయన మహాప్రసాదము అన్నమాట. నువ్వు అడిగినవన్నీ చాలా దుర్లభములు అంటూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. అన్నా కశ్యపపుత్ర, ఇవి చాలా కష్టమయ్యా. మున్నెవ్వారలు కోరరు ఈ వరములను, ఎవరు కోరలేదు సుమా పూర్వము. మోదించితి నీ ఎడన్, సంతోషించా నీ విషయంలో? నన్ను కోరిన వెళ్ళనిచ్చితి, నువ్వు ఎన్ని కోరావో అన్నీ ఇచ్చేశావు. ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి ఈ వరముల చేత మంచి బుద్ధి సంపద కలవాడమై ఉండు. సుమతి, బుద్ధి అని అంటే అక్కడ మామూలుగా తెలివి, ఇక్కడ సుమతి మంచి బుద్ధితో భద్రైకశీలుండవై అంటే శుభాలు పొందుతూ శుభ చరిత్ర, శీలము అంటే చరిత్ర, భద్ర ఏకశీలుడు శుభ చరిత్ర కలవాడవై ఉండవయ్యా అన్నాడు. అవన్నీ ఉండేవాడికి ఇవన్నీ ఎందుకు? అలా శుభంగా ఉండేవాడికి ఎందుకండి? ఇప్పుడు తను ఏం కోరుతున్నాడు గమనించారా? అక్కడ నాకు చావు లేకుండా, గాలితో చావు లేదంటే అక్కడ మృత్యు ఉందనేగా భావము. భూమి మీద సాగు లేకుండా అంటే అక్కడ మృత్యు ఉంది. ఏదైతే అడిగాడో అక్కడక్కడల్లా మృత్యువుని చూశాడు హిరణ్యకశిపుడు. కనుక వాటితో సాగు లేకుండా, వాటితో సాగు లేకుండా వరమేయమంటాడు. ఎందుకు ఇదంతా? మృత్యువుని చూస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు అవతల పద్యం చాలా గొప్పగా కనపడుతుంది. ప్రహ్లాదుడిని అడుగుతాడు, ఎక్కడున్నాడు రా నీ హరి? కలడంబోధి కలండు గాలి కలడాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రభల అంటూ మొత్తం ఈ పద్యాన్ని తిరగరాసి పెట్టాడు అక్కడ. ఈయన ఇక్కడ ఏదైతే చెప్పాడో అక్కడ ఇక్కడ గాలిన్ కుంభిని అంటూ శార్దూలంలో చెప్పాడు, అక్కడ కలడంబోధి అంటూ మత్తేఫులను చెబుతున్నాడు. ఏంటయ్యా దానికి దీనికి తేడా అనంటే, ఈ శార్దూలము మొదటి అక్షరాన్ని రెండు అక్షరాలు చేసేస్తే మత్తేఫం అయిపోతుంది. ఛందస్సు అంటే ఒక అక్షరం ఎక్కువ అన్నమాట. నువ్వు ఏ చోటులలో మృత్యువును చూశావో అంతకంటే ఇంకా నాలుగు చోట్ల అధికంగా ఉన్నాడు ఆయన. మరి ప్రతి పాదానికి ఒక అక్షరం ఎక్కువ కదా, నాలుగు చోట్ల ఇంకా అధికంగా ఉన్నాడు తండ్రి నారాయణుడు. నువ్వు అడిగిన చోట్లే కాదు, ఇంకా నాలుగు చోట్ల ఉన్నాడు అవి నీకు తెలియలేదు. ఇది పర వ్యూహ విభవ అంతర్యామి, ఇంకా ఉన్నాడయ్యా నీకు తెలియలేదు సుమా. లేదు, నువ్వు అంతర్యామిని ఇక్కడ తీసుకుంటే అత్యాస్వరూపంలో ఉంటాడు. అంతర్యామిగా ఉన్నవాడు వీటన్నింటి ఏందనుకుంటే ఇంకొక నాలుగు అత్యాస్వరూపంతో నాలుగు ఐదు వచ్చేస్తాడు సుమా. ఇంకా ఎక్కువ ఉన్నాడని అక్కడ చెబుతున్నాడు. చూడండి ఎంత గొప్ప రచన. ఇవన్నీ మరి చెప్పుకుంటేనే తెలుస్తూ ఉంటాయి, లేకుంటే మరి కష్టం కదా. నాకు కూడా ఆ ఊహ అలా వస్తూ ఉంటుంది. నాకు ఇప్పుడే వచ్చింది ఇది, నాలుగు అక్షరాలు ఎక్కువ, ఇది శార్దూలం అది మత్తేఫం. అంతకుముందు ఊరికే పద్యాన్ని పోలిక చేసి చెప్పేవాడిని. ఆ నాలుగు ఏమిటంటే, ఇదిగో అంతర్యామే కాక ఇంకొక నాలుగు ఎక్కువగా ఉన్నాడు అని చెప్పటము అని అర్థం కూడా స్ఫురించింది అని అంటే, మరి అదే అంతర్యామి దయ. ఇంకా వేరే ఏం చెప్తాను? అందుకే నేను నా ప్రజ్ఞా పాఠవాలు నేనంటే వ్యక్తిగా కాదది, పరమాత్మ అనుగ్రహం అంటున్నా అని ఇట్లమో గంబులైన వరంబులిచ్చి దితి నందను చేతం భూజితుండై అరవింద సంభవుండు బృందారక సందోహ వంద్యమానుండగుచు నిజ మందిరంబున కుంజనియే. అలా చక్కగా వరాలు ఇచ్చేశాడు. ఆ వరాలు తీసుకుని వరాలు ఇచ్చి ఆయనేమో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఇలా సంపాదించుకుని ఈయనేమో తన లోకానికి వచ్చేశాడు. ఇక ఆ తర్వాత చూద్దాం మిగిలినటువంటి చరిత్ర. జై శ్రీరామ్.